జన్యువులు పుస్తకం 2వ భాగం. కీలాగ్రం మీద రాలిన పుప్పొడిలో నుండి ఒక సన్నని నాళం కిందకి దిగుతుంది. ఆ నాళంలో నుంచి శుక్రకణం కిందికి ప్రయాణించి అండాశయంలో ఉండే అండకణంతో ఐక్యం అవుతుంది. దీనినే ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం తరువాత అండాలు విత్తనాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ విత్తనాలను పాతితే మొలిచి మొక్కలు అవుతాయి. అలా పుట్టిన మొక్కల లక్షణాలని శుక్రకణం అండకణం ఇచ్చిన మొక్కల లక్షణాలతో పోల్చాలి. ఒక మొక్క నుండి తీసుకున్న పుప్పొడిని అదే మొక్కకు చెందిన కీలాగ్రం మీద వేయవచ్చు. అలా పుట్టిన విత్తనాలకి తల్లి తండ్రి ఒకరేనన్నమాట. ఇందువలన మన పని కొంచెం తేలిక అవుతుంది. ఒక 8 ఏళ్లపాటు మెండెల్ బఠానీ మొక్కల్లో పరాగ సంపర్కం చేస్తూ ఫలితాలు పరీక్షిస్తూ పోయాడు. ఉదాహరణకి, పూర్తిగా ఎదిగిన కురచగా ఉండే ఒక బఠానీ మొక్కని తీసుకున్నాడు. ఈ రకానికి చెందిన మొక్క పొడవు 1 నుండి 1.5 అడుగులే ఉంటుంది. ఈ రకానికి చెందిన ఎన్నో మొక్కల్లో స్వపరాగ సంపర్కం చేశాడు. ఇలా వచ్చిన కొన్ని విత్తుల నుండి మొలిచిన మొక్కలు పొడుగ్గా ఎదగడం గమనించాడు. కానీ అలా అన్ని సందర్భాలలోనూ జరగలేదు. కొన్ని పొడవాటి మొక్కల నుండి వచ్చిన విత్తుల నుండి మొలిచిన మొక్కలు కూడా పొట్టిగానే పెరిగాయి. పొడవాటి మొక్కల నుండి వచ్చిన మొక్కల్లో 1/3 వంతు పొడవుగా వచ్చాయి. 1/2 వంతు మాత్రం పొట్టిగానే ఉండిపోయాయి. ఈ పరిణామాన్ని చూసిన మెండెల్ నిర్ఘాంతపోయాడు. పొడవుని బట్టి చూస్తే పొడవాటి మొక్కలన్నీ ఒకే తీరులో ఉన్నాయి. మరికొన్నిటికి పొడవాటి సంతతి, కొన్నిటికి పొట్టి సంతతి కలగటం ఏమిటి? మెండెల్ ఇప్పుడు మరో ప్రయోగం చేశాడు. ఈసారి పరపరాగ సంపర్కం చేశాడు. పొడవాటి సంతతి గల పొడవాటి బఠానీ మొక్కల నుండి పరాగాన్ని తీసుకుని పొట్టి మొక్కల కీలాగ్రం మీద చల్లాడు. అంటే అలా పుట్టిన విత్తుల తల్లిదండ్రుల్లో ఒకరు పొడగరి, మరొకరు కాదు. ఈ విధమైన సంపర్కం వల్ల పుట్టిన మొక్కల్లో కొన్ని పొడవుగా, కొన్ని పొట్టిగా ఉంటాయా, లేక అన్నీ మధ్యస్థపు ఎత్తు కలిగి ఉంటాయా? ఈ పరిణామాలు ఏవీ జరగకపోవటం చూసి మెండెల్ ఆశ్చర్యపోయాడు. పొట్టి మొక్కలు లేవు, మధ్యస్థపు ఎత్తు గల మొక్కలు లేవు. ఒక పొడవు మొక్క ఒక పొట్టి మొక్క నుండి వచ్చిన ప్రతి విత్తు పొడవుగా పెరిగింది. పొడవు మొక్కల్లో స్వపరాగ సంపర్కం చేస్తే కనిపించినట్లుగా ప్రతి మొక్క పొడవుగా పెరిగింది. పొట్టిదనం అనే లక్షణం మటుమాయం అయ్యింది. అప్పుడు మెండెల్ ఇందాక తాను పెంచిన పొడవాటి మొక్కలలో స్వపరాగ సంపర్కం చేశాడు. వాటిలో శుద్ధ అనువంశీకత కనిపించలేదు. వాటి నుండి వచ్చిన ఎత్తులో 1/3 వంతు పొడవాటి మొక్కలుగాను, 1/4 వంతు పొట్టి మొక్కలుగాను పెరిగాయి. అంటే పొట్టిదనం అనే లక్షణం పూర్తిగా మాయం కాలేదన్నమాట. అది కేవలం ఒక తరం ప్రచ్ఛన్నంగా ఉండిపోయిందంతే. ఈ పరిణామాన్ని మెండెల్ ఈ విధంగా వివరించాడు. ప్రతి మొక్కలోనూ ఒక ప్రత్యేక భౌతిక లక్షణాన్ని శాసించే 2 కారణాంశాలు ఉంటాయి. వాటిలో ఒకటి తల్లి నుండి, మరొకటి తండ్రి నుండి వస్తుంది. ఉదాహరణకి, పొడవు అనే లక్షణాన్ని కలుగజేసే అంశం టీ అనుకుందాం. అలాగే పొట్టిదనం అనే లక్షణాన్ని కలగజేసే అంశం పేరు ఎస్ అనుకుందాం. పొట్టి మొక్కల్లో 2 ఎస్లు ఉంటాయి కాబట్టి దానిని ఎస్ఎస్ అని సూచించవచ్చు. ఒక ఎస్ఎస్ మొక్కలో ప్రతి శుక్రకణంలోనూ ఈ అంశాలలో ఒకటి ఉంటుంది కాబట్టి శుక్రకణంలో ఒక ఎస్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి అండకణంలోనూ ఒక ఎస్ ఉంటుంది. పొట్టి బఠానీ మొక్కకు చెందిన శుక్రకణం పొట్టి బఠానీ మొక్కకు చెందిన అండకణంతో కలిసినప్పుడు ఆ వచ్చిన విత్తుకి శుక్రకణం నుండి ఒక ఎస్, అండకణం నుండి మరో ఎస్ సంక్రమిస్తాయి. అంటే ఆ విత్తు ఎస్ఎస్ జాతి విత్తు అవుతుంది. అది పొట్టి మొక్కగా వికాసం చెందుతుంది. పొట్టి మొక్కలన్నిటిలోనూ ఇదే జరుగుతుంది.